అత ద్వితీయాష్ట తృతీయ ప్రశ్న ప్రారంభ. బ్రహ్మవాదినో వదంతి కించతుర్హోత్రణాం చతుర్హోత్రత్వమితి యదేవైష చతుర్ధా హోతారః తేన చతుర్హోతారః తస్మాచ్చతుర్హోతార ఉచ్యంతే తచ్చతుర్హోత్రణాం చతుర్హోత్రత్వం సోమో వై చతుర్హోతా అగ్నిః పంచహోతా ధాతా షడ్హోతా ఇంద్రః సప్తహోతా ప్రజాపతిర్దశహోతా య ఏవం చతుర్హోత్రణాం వృద్ధిం వేద రుధ్నోత్యేవ య ఏషామేవం బంధుతాం వేద బంధుమాన్ భవతి య ఏషామేవం క్లిప్తిం వేద కల్పతే స్మై య ఏషామేవమాయతనం వేద ఆయతనమాన్ భవతి య ఏషామేవం ప్రతిష్టాం వేద ప్రత్యేపతిష్ఠతి. బ్రహ్మవాదినో వదంతి దశహోతా చతుర్హోతా పంచహోతా షడ్హోతా సప్తహోతా అథ కస్మాచ్చతుర్హోతార ఉచ్యంత ఇతి ఇంద్రో వై చతుర్హోతా ఇంద్రః ఖలు వై శ్రేష్ఠో దేవతానాముపదేశనాత్ య ఏవమింద్రగ్శ్రేష్టం దేవతానాముపదేశనాద్వేద వసిష్ఠః సమానానాం భవతి తస్మాచ్చ్రేష్టమాగంతం ప్రథమే నైవానుబుధ్యంతే అయమాగన్ అయమవాసాదితి కీర్తిరస్య పూర్వాగచ్చతి జనతామాగతః అథోయేనం ప్రథమేనైవానుబుధ్యంతే అయమాగన్ అయమవాసాదితి దక్షిణాం ప్రతిగ్రహేష్యాన్ సప్తదశ కృత్వోపాహన్యాత్ ఆత్మానమేవ సమింధే తేజసే వీర్యాయ అథో ప్రజాపతిరేవైనాం భూత్వా ప్రతిగణాతి ఆత్మనోనార్త్యై యద్యేనమార్త్విజ్యాద్భృతగుం సంతం నిర్హరేరన్ ఆగ్నేధ్రేజుహుయాద్దశహోతారం చతుర్గృహీతేనాజ్యేన వరస్తాత్ ప్రత్యంగిష్ఠన్ ప్రతిలోమం విగ్రాహం ప్రాణానేవాస్యోపదాసయతి యద్యేనం పునరుపశిక్షేయుః ఆగ్నేధ్ర ఏవ జుహుయాద్దశహోతారం చతుర్గృహీతేనాజ్యేన పశ్చాత్ప్రాణాసీనః అనులోమమ విగ్రాహం ప్రాణానేవాస్మై కల్పయతి ప్రాయశ్చిత్తేవాఘోతే ఋతుముఖ ఋతుముఖే జుహోతి ఋతూనేవాస్మై కల్పయతి కల్పంతే స్మా ఋతవః త్వత్తా అస్మా ఋతవ ఆయంతి షడ్హోతా వై భూత్వా ప్రజాపతిరిదగం సర్వమసృజత సమనోసృజత మనసోధిగాయత్రీమసృజత తద్గాయత్రీం యశ ఆర్చత్ తామాలభత గాయత్ర్యా అధిఛందాగస్య సృజత ఛందోభ్యోధిసామ తత్సామ యశ ఆర్చత్ తదాలభత సామ్నోధియజోగుష్య సృజత యజుర్భ్యోధి విష్ణుం తద్విష్ణుం యశ ఆర్చత్ తమాలభత విష్ణోరధ్యోషధీరసృజత ఓషధీభ్యోధి సోమం తత్సోమం యశ ఆర్చత్ తమాలభత సోమాదధి పశూన సృజత పశుభ్యోధీంద్రం కలీంద్రం యశ ఆర్చత్ తదేనన్నాతి ప్రాచ్యవత ఇంద్ర ఇవ యశస్వీ భవతి య ఏవం వేద నైనం యశోతి ప్రచ్యవతే యద్వా ఇదం కించ తత్సర్వముత్తాన ఏవాంగీరస ప్రత్యగృహ్ణాత్ తదేనం ప్రతిగృహీతం నాహినత్ యత్కించ ప్రతిగృహీయాత్

తదేతేనైవ ప్రత్యగృహ్ణాత్. తేన వేసోష్టమమింద్రియస్యాత్మన్నుపాధత్త. అష్టమమింద్రియస్యాత్మన్నుపాధత్తే య ఏవం విద్వాన్ ప్రాణః ప్రతిగృహ్ణాతి అథలో విద్వాన్ ప్రతిగృహ్ణాతి. అష్టమమస్యేంద్రియస్యాపక్రామతి యద్వా ఇదం కించ తత్సర్వముత్థాన ఏవాంగే రస ప్రత్యగృహ్ణాత్. తదేనం ప్రతిగృహీతన్నాహినత్ యత్కించ ప్రతిగృహీయాత్. తత్సర్వముత్పానస్త్వాంగే రస ప్రతిగృహ్ణాత్వ్యత్యేవ ప్రతిగృహీయాత్. ఇయం వా ఉత్థాన ఆంగే రస అనయైవైన ప్రతిగృహ్ణాతి. నైనగంహినస్తి బ్రహ్మవాదినో వదంతి యద్దశ హోతారః సత్రమాసత కేన తే గృహపతినార్ధునన్ కేన ప్రజా అసృజంతేతి. ప్రజాపతినా వైతే గృహపతినార్ధునన్ తేన ప్రజా అసృజంత యచ్చతురోతారః సత్రమాసత కేన తే గృహపతినార్ధునన్ కేనౌషధీరసృజంతేతి. సోమేన వైతే గృహపతినార్ధునన్ కేనౌషధీరసృజంత యత్పంచహోతారః సత్రమాసత కేన తే గృహపతినార్ధునన్ కేనైభ్యో లోకేభ్యో సురాన్ ప్రాణుదంత కేనైషాం పశూన వృంజతేతి. అగ్నినా వైతే గృహపతినార్ధునన్ కేనైభ్యో లోకేభ్యో సురాన్ ప్రాణుదంత తేనైషాం పశూన వృంజత యక్షడ్ధోతారః సత్రమాసత కేన తే గృహపతినార్ధునన్ కేనర్తూన కల్పయంతేతి. ధాత్రా వైతే గృహపతినార్ధునన్ తేనర్తూన కల్పయంత యత్సప్తహోతారః సత్రమాసత కేన తే గృహపతినార్ధునన్ కేన సువరాజన్ కేనేమాన్ లోకాన్ సమతన్ వన్మితి. అర్యమ్నా వైతే గృహపతినార్ధునన్ తేన సువరాజన్ కేనేమాన్ లోకాన్ సమతన్ వన్మితి. ఏతే వై దేవా గృహపతయః తాన ఏవం విద్వాన్ అప్యన్యస్య గార్హపతే దీక్షతే అవాంతరమేవ సత్రిణాం ఋధ్నోతి. యో వా అర్యమణం వేద తానకామా అస్మై ప్రజా భవంతి. యజ్ఞో వా అర్యమా ఆర్యావసతిరితి వైతమాహుర్యం ప్రశంసంతి. ఆర్యావసతిర్భవతి య ఏవం వేద యద్వా ఇదం కించ తత్సర్వం చతుర్హోతారః చతుర్హోతృభ్యోధియజ్ఞో నిర్మితః. స య ఏవం విద్వాన్ వివదేత అహమేవ భూయో వేద యశ్చతుర్హోత్రేణ వేదేతి. స హ్యేవ భూయో వేద యశ్చతుర్హోత్రేణ వేద. యో వై చతుర్హోతృణాగం హోత్రేణ వేద. సర్వాసు ప్రజాస్వన్నమత్తి సర్వాదిశోభిజయతి. ప్రజాపతిర్వై దశహోతృణాగం హోతా. సోమశ్చతుర్హోతృణాగం హోతా. అగ్నిః పంచహోతృణాగం హోతా. ధాతా షడ్హోతృణాగం హోతా. అర్యమా సప్తహోతృణాగం హోతా. ఏతే వై చతుర్హోతృణాగం హోతారః తాయ ఏవం వేద సర్వాసు ప్రజాస్వన్నమత్తి సర్వాదిశోభిజయతి. ప్రజాపతిః ప్రజాసృష్ట్వాప్యస్రగుంసత సహృదయం భూతోషయత్ ఆత్మనిహాయత్. ఆపః ప్రత్యశృణ్వన్ తా అగ్నిహోత్రేణైవ యజ్ఞక్రతునోపపర్యావర్తంత. తాః కుసింధమపోహన్ తస్మాదగ్నిహోత్రస్య యజ్ఞక్రతోః ఏక ఋత్విక్ చతుష్కృత్వాహ్వయత్. అగ్నిర్వాయురాదిత్యశ్చంద్రమాః తే ప్రత్యశృణ్వన్ తే దర్శపూర్ణమాసాభ్యామేవ యజ్ఞక్రతునోపపర్యావర్తంత. ఉపోహగ్నిశ్చత్వార్యంగాని తస్మాద్దర్శపూర్ణమాసయోర్యజ్ఞక్రతోః చత్వార ఋత్విజః. పంచకృత్వాహ్వయత్ పశవః ప్రత్యశృణ్వన్. తే చాదుర్మాస్యైరేవ యజ్ఞక్రతునోపపర్యావర్తంత. తౌపోహంగోమఛవీం మాగుంసమస్థిమజ్జానం. తస్మాచ్చాదుర్మాస్యానాం యజ్ఞక్రతోః పంచర్తిజః షక్రత్వాహ్వయత్ ఋతవః ప్రత్యశృణ్వన్. తే పశుబంధేనైవ యజ్ఞక్రతునోపపర్యావర్తంత. తౌపోహాన్ స్తనా పాండౌ శిష్యమవాంచం ప్రాణం. తస్మాత్ పశుబంధస్య యజ్ఞక్రతోః షడ్ఋత్విజః సప్తకృత్వాహ్వయత్ హోత్రాః ప్రత్యశృణ్వన్. తాః సౌమ్యేనైవాధ్వరేణ యజ్ఞక్రతునోపపర్యావర్తంత. తౌపోహాన్ సప్తశీర్షణ్యాన్ ప్రాణాన్. తస్మాత్ సౌమ్యస్యాధ్వరస్య యజ్ఞక్రతోః సప్తహోత్రాః ప్రాచేర్వషక్కురువంతి. దశకర్త్వాహ్వయత్ తపః ప్రత్యశృణాత్. తత్కర్మణైవ సంవత్సరేణ సర్వైర్యజ్ఞక్రతుభిరుపపర్యావర్తత. తత్సర్వమాత్మానమపరివర్గముపౌహత్. తస్మాత్ సంవత్సరే సర్వే యజ్ఞక్రతవోవరుధ్యంతే. తస్మాత్ దశహోతా చతుర్హోతా పంచహోతా షడ్హోతా సప్తహోతా. ఏకహోత్రే బలిగం హరంతి హరంత్యస్మై ప్రజాబలిం. ఐనమ ప్రతిక్ష్యాతం గచ్చతి య ఏవం వేద. ప్రజాపతిః పురుషమసృజత సోగ్నిరబ్రవీత్. మమాయమన్నమస్తితి సోబిభేత్. సర్వం వై మాయం ప్రధక్ష్యతీతి స ఏతాగిశ్చతుర్హోత్రేనాత్మస్మరణాన పశ్యత్. తానజుహోత్ తైర్వై స ఆత్మానమస్పృణోత్. యదగ్నిహోత్రం జుహోతి ఏకహోతారమేవ తద్యజ్ఞక్రతుమాప్నోత్యగ్నిహోత్రం. కుసింధం చాత్మనస్పృణోతి. ఆదిత్యస్య చ సాయుజ్యం గచ్చతి చతుర్నయతి. చతుర్హోతారమేవ తద్యజ్ఞక్రతుమాప్నోతి దర్శపూర్ణమాసౌ. చత్వారి చాత్మనోంగాని స్పృణోతి. ఆదిత్యస్య చ సాయుజ్యం గచ్చతి చతుర్నయతి. సమిత్ పంచమీ. పంచహోదారమేవ తద్యజ్ఞక్రతుమాప్నోతి చాదుర్మాస్యాని సోమఛవీం మాగుంసమస్థిమజ్జానం. తాని చాత్మనస్పృణోతి. ఆదిత్యస్య చ సాయుజ్యం గచ్చతి చతుర్నయతి. ద్విర్జుహోతి షడ్హోతారమేవ తద్యజ్ఞక్రతుమాప్నోతి పశుబంధం. స్థానాభాండౌ శిష్యమవాంచం ప్రాణం. తాని చాత్మనస్పృణోతి. ఆదిత్యస్య చ సాయుజ్యం గచ్చతి చతుర్నయతి. ద్విర్జుహోతి సమిత్సప్తమీ. సప్తహోతారమేవ తద్యజ్ఞక్రతుమాప్నోతి సౌమ్యమధ్వరం. సప్త చాత్మనశీర్షణ్యాన్ ప్రాణాన్ స్పృణోతి. ఆదిత్యస్య చ సాయుజ్యం గచ్చతి చతుర్నయతి. ద్వేర్జుహోతి ద్విర్నిమాష్టి. దిః ప్రాశ్నాతి. దశహోతారమేవ తద్యజ్ఞక్రతుమాప్నోతి సంవత్సరం. సర్వం చాత్మానమపరివర్గ్ఞ స్పృణోతి. ఆదిత్యస్య చ సాయుజ్యం గచ్చతి ప్రజాపతిరకామయత. ప్రజాయేజేతి సతపోదప్యత. సోంతర్వానభవత్. సహరితశ్యావోభవత్. తస్మాత్ స్త్రియంతర్వత్నీ హరిణి సతీ శ్యావా భవతి. స విజాయమానో గర్భేణాతాం యత్ సతాంతః కృష్ణశ్యావో భవత్. తస్మాత్తాంతః కృష్ణశ్యావో భవతి. తస్యాసురేవాజీవత్. తేనాసురాసురానసృజత. తదసురాణామసురత్వం. య ఏవమసురాణామసురత్వం వేద. అసుమానేవ భవతి నైనమసృజ్జహాతి. సోసురాన్ సృష్ట్వాపి తేవామన్యత. తదను పితృన సృజత. తత్పితృణాం పితృత్వం. య ఏవం పితృణాం పితృత్వం వేద. ఇదేవైవ స్వానాం భవతి. యంత్యస్య పితరోహవం. స పితరేన్ సృష్ట్వా మనస్యత్ తదను మనుష్యానసృజత తన్మనుష్యాణాం మనుష్యత్వం యదేవం మనుష్యాణాం మనుష్యత్వం వేద మనస్యేవ భవతి నైనం మనుర్జహాతి తస్మై మనుష్యాం ససృజానాయ దివాదేవత్రాభవత్ తదను దేవానసృజత తద్దేవానాం దేవత్వం యదేవం దేవానాం దేవత్వం వేద దివాహైవాస్య దేవత్రాభవతి తాని వా ఏతాని చత్వార్యం భాగంసి దేవా మనుష్యాః పితరోసురాః తేషు సర్వేష్వం భోనభరివ భవతి య ఏవం వేద బ్రహ్మవాదినో వదంతి యో వా ఇమం విద్యాత్ యతోయం పవతే యదభిపవతే యదభిసంపవతే సర్వమాయుర్యాత్ న పురాయుషః ప్రమీయేత పశుమాన్ స్యాత్ విందేత ప్రజాం యో వా ఇమం వేద యతోయం పవతే యదభిపవతే యదభిసంపవతే సర్వమాయురేతి న పురాయుషః ప్రమీయతే పశుమాన్ భవతి విందతే ప్రజాం అభ్యః పవతే అపోభిపవతే అపోభిసంపవతే అస్యాః పవతే ఇమామభిపవతే ఇమామభిసంపవతే అగ్నేః పవతే అగ్నిమభిపవతే అగ్నిమభిసంపవతే అంతరిక్షాత్ పవతే అంతరిక్షమభిపవతే అంతరిక్షమభిసంపవతే ఆదిత్యాత్ పవతే ఆదిత్యమభిపవతే ఆదిత్యమభిసంపవతే ద్యోః పవతే దివమభిపవతే దివమభిసంపవతే దిగ్భ్యః పవతే దిశోభిపవతే దిశోభిసంపవతే సయత్ పురస్తాద్వాతి ప్రాణ ఏవ భూత్వా పురస్తాద్వాతి తస్మాత్ పురస్తాద్వాంతం సర్వాః ప్రజాః ప్రతినందంతి ప్రాణో హి ప్రియః ప్రజానాం ప్రాణ ఇవ ప్రియః ప్రజానాం భవతి య ఏవం వేద స వా ఏష ప్రాణ ఏవ అథ యద్దక్షిణతో వాతి మాతరిష్వైవ భూత్వా దక్షిణతో వాతి తస్మాద్దక్షిణతో వాంతం విద్యాత్ సర్వాదిశ ఆవాతి సర్వాదిశో ను వివాతి సర్వాదిశో ను సంవాతీతి స వా ఏష మాతరిష్వైవ అథ యత్పశ్చాద్వాతి పవమాన ఏవ భూత్వా పశ్చాద్వాతి పూతమస్మాహరంతి పూతముపహరంతి పూతమశ్ఞాతి య ఏవం వేద స వా ఏష పవమాన ఏవ అథ యదుత్తరతో వాతి సవితైవ భూత్వోత్తరతో వాతి సవితేవ స్వానాం భవతి య ఏవం వేద స వా ఏష సవితైవ తేజ ఏనం పురస్తాదాయంతముపవదంతి య ఏవాస్య పురస్తాత్ పాప్మానః తాగిస్తే బఘ్నంతి పురస్తాదితరాన్ పాప్మనః సచంతే అథ య ఏనం దక్షిణత ఆయంతముపవదంతి య ఏవాస్య దక్షిణతః పాప్మానః తాగిస్తే బఘ్నంతి దక్షిణత ఇతరాన్ పాప్మనః సచంతే అథ య ఏనం పశ్చాదాయంతముపవదంతి య ఏవాస్య పశ్చాత్ పాప్మానః తాగిస్తే బఘ్నంతి పశ్చాదితరాన్ పాప్మనః సచంతే అథ య ఏనముత్తరత ఆయంతముపవదంతి య ఏవాస్యోత్తరతః పాప్మానః తాగిస్తే బఘ్నంతి ఉత్తరత ఇతరాన్ పాప్మనః సచంతే తస్మాదేవం విద్వాన్ దేవ నృత్యేత్ రేవ చలేత్ యస్యే వాక్ష్యౌ భాషేత మంటయే దివ క్రాథయే దివ శృంగారే దేవ ఉతమోపవదేయుః ఉతమే పాప్మానమపహన్యురితి సయాం దిశగం సనిమేష్యాన్ స్యాత్ యదా తాం దిశం వాతో భాజాత్ అథ ప్రభేదాత్ ప్రబాధావయేత్ సాతమేవ రదితం యూఢం గంధమభిప్రక్ష్యపతే ఆస్యతం జనపదం పూర్వాకీర్త్యర్గచ్చతి దానకామాస్మై ప్రజా భవంతి య ఏవం వేద ప్రజాపతిః సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాని హస్తే కురుత అథః సీతా సావిత్రీ సోమగుం రాజానం చకమే శ్రద్ధాముసచకమే సాహ పితరం ప్రజాపతిముపససార తగుంహోవాచ నమస్తే అస్తు భగవః ఉపత్వాయాని ప్రక్వాపద్యే సోమం వై రాజానం కామయే శ్రద్ధాముసకామయత ఇతి తస్యా ఉహస్థాగరమలంకారం కల్పయిత్వా దశహోతారం పురస్తాద్యాక్షాయ చతుర్హోతారం దక్షిణతః పంచహోతారం పశ్చాత్ షడ్హోతారముత్తరతః సప్తహోతారముపరిష్టాత్ సంభారైశ్చ పత్నిభిశ్చ ముఖే లంగృత్య ఆస్యార్ధం వగ్రాజ తాగుంహో దీక్ష్యోవాచ ఉపమావర్తస్యేతి తగుంహోవాచ భోగంతుమ ఆచక్ష్వ ఏతన్మ ఆచక్ష్వ యత్తే పాణావితి అస్యా ఉహత్రీ వేదాన్ ప్రదదౌ తస్మాదుహస్త్రియో భోగమైవహారయంతే సయః కామయేత ప్రియస్యామితి యం వా కామయేత ప్రియస్యాదితి తస్మా ఏతగ్విస్థాగరమలంకారం కల్పయిత్వా దశహోదారం పురస్తాద్యాక్ష్యాయ చతుర్హోదారం దక్షిణతః పంచహోదారం పశ్చాత్ షడ్హోదారముత్తరతః సప్తహోదారముపరిష్టాత్ సంభారైశ్చ పత్నిభిశ్చ ముఖే లంగృత్య ఆస్యార్ధం వ్రజేత్ ప్రియో హైవ భవతి బ్రహ్మాత్మన్వద సృజత సోకామయత సమాత్మనా పధ్యేజేతి ఆత్మన్నాత్మన్ నిత్యామంత్రయత తస్మై దశమగం హోత ప్రత్యశృణోత్ స దశభూతో భవత్ దశహూతో హవైరామైషః తం వా ఏతం దశహూతకుం సంతం దశహూతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియా ఇవ హి దేవాః ఆత్మన్నాత్మన్ నిత్యామంత్రయత తస్మై సప్తమగుం హోత ప్రత్యశృణోత్ స సప్తహూతో భవత్ సప్తహూతో హవైనామైషః తం వా ఏతగుం సప్తహూతగుం సంతం సప్తహూతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియా ఇవ హి దేవాః ఆత్మన్నాత్మన్ నిత్యామంత్రయత తస్మై షష్ఠగం హోతః ప్రత్యశృణోత్ స షడ్భూతో భవత్ షడ్భూతో హవైనామైషః తం వా ఏతగుం షడ్భూతగుం సంతం షడ్భూతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియా ఇవ హి దేవాః ఆత్మన్నాత్మన్ నిత్యామంత్రయత తస్మై పంచమగుం హోతః ప్రత్యశృణాత్ స పంచహోతో భవత్ పంచహోతో హవైనామైషః తం వా ఏతం పంచహోతకుం సంతం పంచహోతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియా ఇవ హి దేవాః ఆత్మన్నాత్మన్ నిత్యామంత్రయత తస్మై చతుర్థకుం హోతః ప్రత్యశృణాత్ స చతుర్హోతో భవత్ చతుర్హోతో హవైనామైషః తం వా ఏతం చతుర్హోతకుం సంతం చతుర్హోతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియా ఇవ హి దేవాః తమబ్రవీత్ త్వం వై మే నేతిష్ఠగం హోతః ప్రత్యశ్రౌషీః త్వయైనానాఖ్యాతార ఇతి తస్మాన్వైనాగిశ్చతుర్హోతార ఇత్యాచక్షతే తస్మాచ్ఛుశ్రూషః పుత్రాణాగం హృద్యతమః నేదిష్ఠో హృద్యతమః నేదిష్ఠో బ్రహ్మణో భవతి య ఏవం వేద ఓ ఇతి ద్వితీయాష్టక తృతీయ ప్రశ్న సమాప్తః. అత ద్వితీయాష్టక చతుర్థ ప్రశ్న ప్రారంభః. యుష్టోతమో నా అతిథర్ద్రోణే ఇమన్నా యజ్ఞముపజాహి విద్వాన్ విశ్వా అగ్నేభియుజో విహత్య శత్రూయతామాభరా భోజనాని అగ్నే శర్ధమహతే సౌభగాయ తవద్యుమ్నాన్యుత్తమాని సంతో సంజాస్పత్యగుం సుయమమాకృణుష్వ శత్రూయతామభితిష్ఠామహాగుంసి అగ్నేయో నోభితో జనః వృకో వా రోజిఘాగుంసతి ఆదిస్త్వం వృత్రహంజహి అస్వస్మభ్యమాభర అగ్నేయో నోభిజాసతి. సమానోయశ్చనిష్ట్యః విధ్మస్యేవ ప్రక్షాయతః మాతస్యోచ్ఛేషి కించన త్వమింద్రాభిభూరసి దేవో విజ్ఞాతవీర్యః వృత్రః పురుచేతనః అపప్రాచ ఇంద్ర విశ్వాగుం అమిత్రాయ అపాపాచో అభిభూతేనుదస్వ అపోదీచో అపశూరాధరా చ ఊరౌ యథాతవ శర్మన్మదేమ తమింద్రం వాజయామసి మహే వృత్రాయ హంతవే సవర్షా వృషభో భవత్ యుజేరథం గవేషణగుం హరిభ్యాం ఉపబ్రహ్మాణి జుషాణమస్థుః విబాధిష్టాస్య రోదసీమహిత్వా ఇంద్రో వృత్రాణ్య ప్రతిజఘన్వాన్ హవ్యవాహమభిమాతిషాహం వక్షోహణం వృతనాసు జిష్ణుం జ్యోతిష్మంతం దీవ్యతం పురంధ్యం అగ్నిగ్రిశిష్టకృతమాహువేమ శిష్టమగ్నే అభితత్ప్రణాహి విశ్వాదేవ ప్రతనా అభిష్య వరుణః పంథాం ప్రదిశం విభాహి జ్యోతిష్మధ్యే హ్యజరన్న ఆయుః త్వామగ్నే హవిష్మంతః దేవం మర్తా సగీడతే మన్యే త్వా జాతవేదసం సహ వ్యావక్ష్యానుషక్ విశ్వాని నో దుర్గః జాతవేదః సింధున్ననావాదురితాదిపర్షి అగ్నే అత్రివన్మనసారిణానః అస్మాకం బోధ్యవితాతనూనా ఊషాగాన్వేతునః ఊషారక్షత్వర్వతః ఊషావాజగుంసనోతునః ఊషేమా ఆశా అనువేద సర్వాః సో అస్మాగుం అభయతమేననేషత్ స్వస్తిదా అఘృణిః సర్వమీరః అప్రయుచ్ఛన్ పురజేతు ప్రజానన్ త్వమగ్నే సప్రథా అసి దుష్టో హోతావరేణ్యః ప్రజాయజ్ఞం వితన్వతే అగ్నిరక్షాగుంసి సేధతి శుక్రశోచిరమర్త్యః శుచిః పావకగీడ్యః అగ్నిరక్షాణో అగుంహసః ప్రతిష్మదే వరీషతః తపిష్ఠేరజరోదః అగ్నేహగుంస్యన్యత్రిణం దీద్యన్మర్త్యేష్వా స్వేక్షయే శుచివ్రత ఆవాతవాహి భేషజం వివాతవాహి యద్రపః త్వగుం హి విశ్వభేషజః దేవానాం దూత ఈయసే ద్వావిమౌ వాతౌ వాతః ఆసింధోరాపరావతః దక్షం మే అన్య ఆవాతో పరాన్యో వాతు యద్రపః యదదో వాతతే గృహే అమృతస్య నిధిర్హితః తతో నో దేహి జీవసే తతో నో ధేహి భేషజం తతో నో మహ ఆవః వాత ఆవాతు భేషజం శంభోర్మయో భూర్ణో హృదే ప్రణ ఆయోగుంషితారిషత్ త్వమగ్నే అయాసి అయాసన్మనసాహితః అయాసన హవ్యమోహిషే అయానో ధేహి భేషజం ఇష్టో అగ్నిరాహుతః స్వాహాకృతః పిపర్తృణః స్వగా దేవేభ్య ఇదం నమః కామో భూతస్య భవ్యస్య సమ్రాడేకో విరాజతి స ఇదం ప్రతిపప్రథే ఋతోనుత్సృజతే వశీ కామస్తదగ్రే సమవర్తతాధి మనసో రేతః ప్రథమం యదాసీత్ సతో బంధుమసతి నిరవిందన్ హృది ప్రతిష్యా కవజో మనీషా త్వయా మన్యో సరథమారుజంతః హర్షమానాసోధిషతామరుత్వః తిగ్మేషవ ఆయుధా సగం శిశానాః ఉపప్రజంతి నరో అగ్నిరూపాః మన్యుర్భగో మన్యురేవాసదేవః మన్యుర్హోతా వరుణో విశ్వవేదా మన్యుం విషీడతే దేవయంతీ పాహినో మన్యో తపసాశ్రమేణ త్వమగ్నే వ్రతభృచ్ఛుచిః దేవాగుం ఆసాదయా ఇహ అగ్నే హవ్యాయవోఢవే వ్రతాను బిభ్రద్వ్రతవా అదాభ్యః యజానో దేవాగుం అజరః సువీరః దధగ్రత్నాని సువిధానో అగ్నే గోపాయనో జీవసే జాతవేదః చక్షుషో హేతే మనసో హేతే వాచో హేతే బ్రహ్మణో హేతే యోమాఘాజురభిదాసతే తమగ్నే మేంజామేరింకృణ యోమా చక్షుషా యో మనసా యో వాచా బ్రహ్మణాఘాజురభిదాసతే తయాగ్నే త్వం మేంజా అమమమేరింకృణ యత్కించాసౌ మనసా యచ్చ వాచా యజ్ఞైర్జుహోతి యజుషా హవిర్భిః తన్మృత్యుర్నిర్వృత్యా సంవిధానః పురాదిష్టాదాహుతేరస్య హంతు యాతు ధానానిర్వృతిరాదురక్షః తే అస్య అఘ్నం త్వనృతేన సత్యం ఇంద్రేషితా ఆజ్యమస్య మధ్యనంతో మాదత్సమృద్ధియదసో కరోతి హన్మితేహం కృతగం హవిః యో మే ఘోరమచీకృతః అపాంచౌత ఉభౌ బాహూ అపనహ్యామ్యాస్యం అపనహ్యామితే బాహూ అపనహ్యామ్యాస్యం అగ్నేర్దేవస్య బ్రహ్మణా సర్వం దేవధిషం కృతం పురావృష్యవషకారాద్ యజ్ఞం దేవేషు నస్కృధి శ్రిష్టమస్మాకం భూయాత్ మాస్మాన్ ప్రాపన్నరాదయః అంతిదూరే సతో అగ్నే భ్రాతృవ్యస్యాభిదాసతః వషట్కారేణ వజ్రేణ కృత్యాగుంహన్మి కృతామహం యోమానక్తం దివాసాయం రాతశ్చాహ్నో నిపీయతే అద్యాతమింద్రవజ్రేణ భ్రాతృవ్యం పాదయామసి ఇంద్రస్య గృహోసి తన్వా ప్రపద్యే స గుస్సాశ్వః సహజన్మే అస్తి తేన ఈడే అగ్నిం విపశ్చితం గిరాయజ్ఞస్య సాధనం సృష్టిమానం ధితావానం అగ్నే శకేమతే వయం యమం దేవస్య వాజినః అతిద్వేషాగుంసితరేమ అవతం మాసమనసౌ సమోకసౌ సచేతసౌ సరేతసౌ ఉభౌ మామవతం జాతవేదసౌ శివో భవతమద్వినః స్వయం కృణ్వానః సుగమప్రజావం యజ్ఞశృంగో వృషభశ్రోషుచానః రత్నగుంసధస్థమను పశ్యమానః ఆతంతుమగ్నిర్దివ్యం తతాన త్వన్నస్తంతురుతసేతురగ్నే త్వం పంథా భవసి దేవజానః త్వయాగ్నే పృష్ఠం వ్రజమారుహేమ అథా దేవైః సధమాదం వదేమ ఉదుత్తమం ముముగ్ధినః నిపాశం మధ్యమం చ్రుత అవాధమాని జీవసే వయగుం సోమవ్రతే తవ మనస్తనోషు బిభ్రతః ప్రజావందో అశీమహి ఇంద్రాణీ దేవీ సుభగా సుపత్నీ ఉదగుంశేన పది విద్యే జిగాజ త్రిగుంశదస్యాఘన యోజనాని ఉపస్థగింద్రజ్ఞస్థవిరం విభర్తి సేనాహ నామ పృథివీ ధనంజయా విశ్వవ్యచావ్యతి సూర్యత్వక్ ఇంద్రాణీ దేవీ ప్రాసహ దదానా సా నో దేవీ సుహభా శర్మ యచ్చతు ఆత్వాహారుషమంతరభో ధ్రువస్తిష్ఠా విచాచలిః విశస్త్వా సర్వా వాంఛంతు మా త్వద్రాష్ట్రమధిభ్రశత్ ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయం యైవైధిమావ్యథిష్ఠాః పర్వత ఇవా విచాచలిః ఇంద్రయివేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠ పృతం యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అవః క్షేత్రాణి సంజయన్ ఇంద్రయేణమధీధరత్ ధ్రువం ధ్రువేణ హరిషా తస్మై దేవా అధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః జుష్టీ నరో బ్రహ్మణావః పితృణాం అక్షమవ్యయన్న కిలారిషాథ యచ్ఛక్వరేషు బృహతారవేణ ఇంద్రే సుష్మమదధాథావసిష్ఠాః పావకానః సరస్వతీ వాజేభిర్వాజినీవతి యజ్ఞం వష్టధిగావసః సరస్వత్యభినానే శివస్యః ఆపస్ఫరేః పయసా వాన ఆధక్ జుషస్వనః సఖ్యా వేశ్యా చ మా త్వక్షేత్రాణ్యరణాని గన్మ బృంజే హవిర్నమసా బరిహిరగ్నౌ అయామిశ్రుఘృతవతే సువృత్తిః అమ్యక్షి సద్మసదనే పృథివ్యాః అశ్రాయయజ్ఞః సూర్యేన చక్షుః ఇహార్వాంచమతిహ్వయే ఇంద్రం జైత్రాయ చేతవే అస్మాకమస్తు కేవలః అర్వాంచమింద్రమముతో హవామహే యోగో జిద్ధనరిదశ్రజేద్యః ఇమన్నో యజ్ఞం విహవే జుషస్వ అస్య కుర్మో హరివో మే దినం త్వా అసంవృష్టో జాయసే మా ధృవో శుచిః మంద్రః కవిరుదతిష్ఠో వివస్వతః ఘృతేన త్వా వర్ధయన్నగ్న ఆహుత ధూమస్తే కేతురభవద్భిశ్రుతః అగ్నిరగ్రే ప్రథమో దేవతానాం సంజాతానాముత్తమో విష్ణురాసీత్ యజమానాయ పరిగృహ్య దేవాన్ దీక్షయేదగం హవిరాగచ్చతన్నః అగ్నిశ్చ విష్ణో తప ఉత్తమం మహః దీక్షాపాలేభ్యో వనకగం హి శక్రా విశ్వైర్దేవైర్యజ్ఞై సంవిధానౌ దీక్షామస్మై విదమానాయ ధత్తం ప్రతద్విష్ణుస్తవతే వీర్యాయ మృగో న భీమః కుశలో గిరిష్ఠాః యస్యోరుషు త్రిషు విక్రమణేషు అధిక్షియంతి భువనాని విశ్వాః నోమర్తోదయతే స నిష్యయః విష్ణవ ఉరుగాయాయ దాసత్ ప్రయః సత్రా చామనసాయ జాతై ఏతావంతన్నర్యమావివాసాత్ విచక్రమే పృథివీమేష ఏతాం క్షేత్రాయ విష్ణుర్మనుషే దశస్యన్ ధ్రువాసో అస్య కీణజో జనాసః సురుక్షితికం సుజనిమాచకార త్రిర్దేవః పృథివీమేష ఏతాం విచక్రమే శతర్చ సంమహిత్వా ప్రవిష్ణురస్తు తపసస్తవీయాన్ త్వేషగ్రిహ్యస్య స్థవిరస్య నామ హోతారం చిత్రరథమధ్వరస్య యజ్ఞస్య యజ్ఞస్య కేతుగుం రుషంతం ప్రత్యర్థిం దేవస్య దేవస్య మన్హా శ్రియాత్వగ్నిమతిథింజనానాం ఆనో విశ్వాభిరోతిభిః సజోషాః బ్రహ్మజుషానో హర్యశ్వయాహి వరీవృజత్స్థవిరేభిః సుషిప్ర అస్మే దధద్వృషణగుం సుష్మమింద్ర ఇంద్రస్సువర్షా జనయన్నహాని జిగాయోషిభ్యః పృతనా అభిశ్రీః ప్రారోచయన్మనవే కేతుమన్హాం అవిందజ్యోతిర్బృహతేరణాయ అశ్వినావవసే నిహ్వజేవా ఆనూనయ్యాతగం సుకృతాయ విప్రా ప్రాతర్యుక్తేన సువృతారథేన ఉపాగచ్చతమవసాగతన్నః అవిష్టం ధీష్వశ్వినాన ఆసు ప్రజావద్రేతో అహ్రయన్నో అస్తు ఆవాంతో కేతనయే తూతు జానాః సురత్నాసో దేవవీతిం గమేమ త్వగుం సోమక్రతుభిః శుక్రదుర్భోః త్వం దక్షైః సుదక్షో విశ్వవేదాః త్వం వృషా వృషత్వేభిర్మహిత్వా యుమ్నేభిర్యుమ్న్యభవో నృచక్షాః షాఢం యుత్సుకృతనా సుపప్రిం సువర్షామప్స్వాం మృజనస్య గోపాం భరేషు జాగుం సుక్షితికం సుశ్రవసం జయంతం త్వామనుమదేమ సోమ భవామిత్రో నశేవ్యో ఘృతాసుతిః విభూతద్యుమ్న ఏవయా ఉసప్రథాః అధాతే విష్ణో విదుషా చివృద్ధ్యః స్తోమో యజ్ఞస్య రాధ్యో హవిష్మతః యః పూర్యాయ వేధసే నవీయసే సుమజ్జానయే విష్ణవే దదాశతి యో జాతమస్య మహతో మహిబ్రవాత్ సే దుశ్రవోభిర్యుజ్యంచిదభ్యసత్ తమస్తోతారః పూర్వ్యం యథా విదరుతస్య గర్భగుం హవిషాపి పర్తన ఆస్య జానంతో నామ చిద్వివక్తన బృహత్తే విష్ణో సుమతిం భజామహే ఇమాధానాఘృతస్నువః హరి ఇహోపవక్షతః ఇంద్రగుం సుఖతమే రథే ఏష బ్రహ్మా ప్రతేమహే ఇదథే షగంసి షగం హరీ యరిత్వజ ప్రతేవన్వే మనుషో హర్యతం వదం ఇంద్రో రామఘృతాన్నయ హరిభిష్టారుసేచతే శ్రుతో గణ ఆత్మా విశంతు హరివర్పసంగిర ఆచర్షణి ప్రావృషభోజనానాం రాజా కృష్ణేనాం పురుహూత ఇంద్రః స్తుతశ్రవస్యన్నవసోపమద్రిక్ యుక్త్వా హరే వృషణాయాహ్యర్వాన్ ప్రయత్సింధవః ప్రసవం యదాయన్ ఆపః సముద్రగుం రథ్యేవ జగ్మః అతశ్చిదింద్రః సదసో వరీయాన్ యదీగుం సోమః ప్రణతి దుగ్ధో అగుంశః హ్వయామసి త్వేంద్రయాహ్యర్వాన్ అరంతే సోమస్తనువే భవాతి శతక్రతో మాదయస్వాసుతేషో ప్రాస్మాగుం అవపృతనాసు ప్రయుత్సో ఇంద్రాయ సోమాః ప్రదిగో విదానాః ఋభుర్యేభిర్వృషపర్వాభిహాయాః ప్రయమ్యమాణాన్ ప్రతిశూగృభాయ ఇంద్రపివ వృషధూతస్య వృష్ణః అహేడమాన ఉపయాహి యజ్ఞాం తుభ్యం పవంత ఇంద్రవః సుతాసః కాబో నవజ్రేం స్వమోకో అచ్చ ఇంద్రాగహి ప్రథమో యజ్ఞజానాం యాతే కాకుత్సుకృతాయా వరిష్ఠా యజాశ్వత్పిపసి మధ్వ ఊర్మిం తయా పాహి ప్రతే అధ్వర్యురస్థాత్ సంతే వజ్రో వర్తతామింద్రగవ్యుః ప్రాతర్యుజా విబోధయ అశ్వినావేహ గచ్చతం అస్య సోమస్య పీతయే ప్రాతర్యావాణా ప్రథమాయజధ్వం పురాగృధ్యాదరరుషః పిబాధ ప్రాతరిహి యజ్ఞమశ్వినా దధాతే ప్రశకుం సంతి కవయః పూర్వభాజః ప్రాతర్యజధ్వమశ్వినా హినాత న సాయమస్తి దేవయా అజుష్టం ఉతాన్యో అస్మద్యజతే విచారః పూర్వః పూర్వో యజమానో వనీయాన్ రక్తం జాతాస్యోషధే రామే కృష్ణే అసిక్ని చ ఇదగుం రజ నిరజయ కిలాసం ఫలితం చ యత్ కిలాసం చ ఫలితం చ నిరితో నాశజా పృషత్ ఆనస్వో అశ్నుతాం వర్ణః పరా శ్వేతాని పాతయ అసితంతే నిలయనం ఆస్థానమసితం తవ అసిక్నియస్యోషధే నిరితో నాశజా పృషత్ అస్థిజస్య కిలాసస్య తనూజస్య చ యత్వచి కృత్యజా కృతస్య బ్రహ్మణా లక్ష్మశ్వేతమనీనశం సరూపానామతే మాతా సరూపానామతే పితా సరూపాస్యోషధేసా సరూపమిదం కృధి శునగుంహువే మమధవానమింద్రం అస్మిన్ భరే నృతమం వాజసాతౌ శృణ్వంతముగ్రమూతయే సమత్సు ధ్రంతం వృత్రాణి సంజితం ధనానాం ధూనుథద్యాం పర్వతాన్ రాశుషేవసు నివోమనాదిహతే యామనోభియా కోపయథ పృథివీం వృష్ణిమాతరః యుధే యదుగ్రాః పృషతీరయుగ్ధ్వం ప్రవేపయంతి పర్వతాన్ వివించంతి వనస్పతీన్ ప్రోవారతమరుతో దుర్మదాయివ దేవాసస్సర్వజా విశా పురుత్రాహి సరింగసి విశో విశ్వా అను ప్రభు సమత్సుత్వా హవామహే సమత్స్వగ్నిమవసే వాజయంతో హవామహే వాజేషు చిత్రరాధసం సంగచ్చధ్వగుం సంవదధ్వం సంభోమనాగుంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసత సమానో మంత్రస్వమితి సమానే సమానం మనస్సహ చిత్తమేషాం సమానం కేతో అభిసగుం రభధ్వం సంజ్ఞానే నవో హవిషాయజామః సమానీవ ఆకూతిః సమానా హృదయానివః సమానమస్తు వో మనః యథా వస్సు సహాసతి సంజ్ఞానం నస్వైః సంజ్ఞానమరణైః సంజ్ఞానమశ్వినా యువం ఇహాస్మాసు నియచ్చతం సంజ్ఞానం మే బృహస్పతిః సాం జ్ఞానగుం సవితాకరత్ సాం జ్ఞానమశ్వినా యువం ఇహ మహ్యం నియచ్చతం ఉపచ్ఛాయామి వఘ్నేః అగన్మ శర్మతే వయమ్ అగ్నే హిరణ్యసందృశః అదభ్యేభిః సవితః పాయుభిష్ట్వాం శివేభిరద్య పరిపాహి నాగయమ్ హిరణ్యజిహ్వస్సువితాయ నవ్యసే రక్షామాకిర్ణో అఘషగుం సయీషత మదే మదేహి నో దదుః యూచాగవామృజుక్రతుః సంగృభాయ పురోషత భయాహస్త్యావసో శిశీహిరాయ ఆభర శిప్రిన్వాజానాం పతే శచీవస్తవదభృంసనా ఆతూన ఇంద్రభాజయ గోష్వశ్వేషు శుభ్రుషు సహస్రేషు తు వీమఘ యద్దేవాదేవహేణనం దేవాసశ్చ కృమావయం ఆదిత్యాస్తస్మాన్మాయూయం ఋతస్యర్తేన ముంచత ఋతస్యర్తేనాదిత్యాః యజత్రా ముంచతే హమా యజ్ఞైర్వో యజ్ఞవాహసః ఆశిక్షంతో నశేకిమ మేదస్వతా యజమానాః శృచాజ్యేన జుహ్వతః అకామావో విశ్వే దేవాః శిక్షంతో నోపశేకిమ యదిది వా యది నక్తం ఏన యేన స్యోకరత్ భూతం మా తస్మాద్భవ్యం చ ద్రుపదాదివముంచతు ద్రుపదాదివేన్ముముచానః స్విన్నస్నాత్వీమలాదివ భూతం పవిత్రేణేవాజ్యం విశ్వే ముంచంతు మైనసః ఉద్వయంతమసస్పరి పశ్యంతో జ్యోతిరుత్తరం ఏవం దేవత్రా సూర్యం అగన్మ జ్యోతిరుత్తమం ఋషాసో అగుంశః పవతే హవిష్మాన్ సోమ ఇంద్రస్య భాగరుతయః శతాయుః సమావృషాణం వృషభం కృణోత్ ప్రియం విశాగం సర్వవీరగం సువీరం కస్య వృషాసుతే సచా నయత్వా అన్వృషభోరణత్ రత్రః సోమపీతజే ఎస్తే శృంగవృషో నపాత్ ప్రణపాత్ కుండపాయ్యః యస్మిన్ దధ్ర ఆమనః తగం సద్ధీచీరోతజో వృష్ణజాని పౌగస్యాని నియుతస్సశ్చురింద్రం సముద్రం న సింధవ ఉక్షసుష్మాః ఉరవ్య చ సంగిర ఆవిశంతి ఇంద్రాయ గిరో అనిషిత సర్గాః అపప్రైరయాన్ సగరస్య బుధ్నాత్ యో అక్షేణేవ చక్రియా శచీభిః విశ్వక్తస్తంభ పృథివీముతద్యాం అక్షోదయచ్ఛవ సాక్షామబుధ్నం వార్ణవాతస్తమిషీభిరింద్రః దృఢాన్యోఘ్నాదుషమాన ఓజః అవాభినత్కగుభః పర్వతానా ఆనో అగ్నేసు కేతునా రయం విశ్వాయుపోషసం మార్డీకంధేహి జీవసే త్వగుం సోమమహే భగం త్వయ్యో నరుతాయతే దక్షం దధాసి జీవసే రథం యుంజతే మరుతః శుభే సుగం సోరో నమిత్రావరుణాగవిష్టిషో రజాగుంసి చిత్రా విచరంతి తన్యవః దివస్సం రాజా పయసాన ఉక్షతం వాచగుం సుమిత్రావరుణా విధావతీం పర్జన్యశ్చిత్రాం వదతి త్రిషీమతీం అభ్రావసతమరుతః సుమాయజా యాం వర్షయతమరుణామరేపసం అయుక్త సప్త శుంధ్యువః సోరోరథస్య మత్రియః తాభిర్యాతి స్వయుక్తిభిః వహిష్ఠేభిర్విహరనియాసి తంతుం అవవ్యయం నసితం దేవవస్వః దవిద్భతో రశ్మయః శౌర్యస్య చర్మే వావాధుస్తమో అప్స్వందః పర్జన్యాయ ప్రగాయత దివస్పుత్రాయ మేధుషే సనో యవసమిచ్ఛతో అచ్చావద తవ సంగేర్భిరాభిః స్తుహి పర్జన్యన్నమసా వివాస కనిక్రదద్వృషభో జీరదానుః రేతో దధాత్వోషధీషు గర్భం యో గర్భమోషధీనాం గవాన్ కృణాత్యర్వతాం పర్జన్యః పురుషీణాం తస్మాయిదాస్యే హవిః జుహోతామధుమత్తమం ఇడాన్న సంయతం కరత్ నిస్రోజదగ్నే శరదస్వాయ శుచిం ఘృతేన శుచయస్వ పర్యన్ నామాని చిద్దధిరే యజ్ఞజాని అసూదయంత తనువస్సుజాతాః ఇంద్రశ్చ నశునాసీరౌ ఇమం యజ్ఞం మిమిక్షతం గర్భం ధత్తగ్స్వస్తజే యజోరిదం విశ్వం భువనమావివేశ యజోరానందోనుహితో మహశ్చ శునాసీరాభృతుభిః సంవిధానౌ ఇంద్రవంతౌ హవిరిదంజుషేథా ఆఘాయే అగ్నిమింధరే స్త్రణంతి బర్హిరానుషక్ ఏషామింద్రోజుపాసఖా అగ్న ఇంద్రశ్చ మేదినా హతో వృత్రాణ్యప్రతి యువదుంభి వృత్రహంతమా యాభ్యాగంసు వరచయన్నగ్ర ఏవ యా వాతస్థతుర్భువనస్య మధ్యే ప్రచర్షణీ వృషణా వజ్రబాహూ అగ్నే ఇంద్రావృత్రహణాహువేవా ఉతనః ప్రియా ప్రియాసో సప్తస్వసాసుజుష్టా సరస్వతీ స్తోమ్యాభూత్ ఇమా జుహ్వానా యుష్మదానమోభిః ప్రతిస్తోమగం సరస్వతిజుషస్వ తవ శర్మన్ ప్రియతమే దధానాః ఉపస్థేయామశరణన్న వృక్షం త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ తదస్య ప్రియమభిపాథో అశ్యాం నరో యత్ర దేవయవో మదంతి పురుక్రమస్య సహి బంధురిత్సా కృష్ణాః పదే పరమే మధ్వ ఉత్సహ కృత్వాదా అస్థు శ్రేష్ఠః అద్యత్వా వన్వాన్ సురేక్నాః మర్త ఆనాశసు భృత్యం ఇమా బ్రహ్మ బ్రహ్మవాహ ప్రియాత ఆపరిహిస్సీద వీహిసూరపురోడాశం ఉపనస్సూనవో గిరః శృణ్వన్వమృతస్య జే స్మృడీకా భవంతు నః అద్యానో దేవ సవితః ప్రజావత్సావీః సౌభగం పరా దుష్వప్ని జగుంసువ విశ్వాని దేవ సవితః దురితాని పరాసువ యద్భద్రం తన్మ ఆసువ శుచిమర్కైర్బృహస్పతిం అధ్వరేషు నమస్యత అనామ్యోజ ఆచకే యా ధారయంత దేవాసు దక్షాదక్షవితారా అసూర్యాయ ప్రమహస సయిక్షేతి సుధిత ఓకసిస్వే తస్మా ఇడా పిన్వతే విశ్వదానీ తస్మై విశస్వయమేవానమంతి యస్మిన్ బ్రహ్మరాజ నిపోర్వ ఏతి సకూతిమింద్ర సచ్యుతిం సచ్యుతిం జఘనచ్యుతిం కనాత్కాభాన్న ఆభర ప్రయప్స్యన్నివ సఖ్యో నినయింద్ర మృధో జహి కనేఖున దివ సాపయన్ అభినసుష్టుతిన్నయ ప్రజాపతి స్త్రియాయశః ముష్కయోరదధాత్సపం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితః సపః శ్రుత్వేవ కామస్య తృప్త్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచః సత్యమశీమహి పశూనాగుం రూపమన్నస్య యశశ్రీశ్రయతాం మయి యథాహమస్యాగ్రస్త్రియై పుమాన్ యథా స్త్రీ తృప్యతి పుగుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్త్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః తదామీప్యగ్నిర్వదతి తథేతి వాజురాహతత్ హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆపస్తత్సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా అసౌ మే కామః సమృద్ధ్యతాం నహి స్పశమవిదన్నన్యమస్మాత్ వైశ్వానరాత్ పుర ఏతారమగ్నేః అథేమమన్సన్నమృతమమోరాః వైశ్వానరంక్షేత్రజిత్యాయ దేవాః ఏషామిమే పూర్వే అర్మాస ఆసన్ అయూపాః సద్మ విభృతా పురోణి వైశ్వానరత్వజాతేనుత్తాః పృథివీమన్యామభితస్థుర్జనాసః పృథివీం మాతరం మహీం అంతరిక్షముపబ్రువే బృహతీ మూతయే దివం విశ్వం విభర్తి పృథివీ అంతరిక్షముపప్రథే దుహేద్యోర్బృహతేపయ నశంతి నదభాతి కస్కర నైనా అమిత్రోవ్యచిరాగర్షతి దేవాగశ్చయాభిర్యజతే దదాతి చ జ్యోగిత్తాభిః సచతే గోపతిః సహ నతా అర్వా రేణుకలాటో అశ్నుతే న సగ్గస్కృతత్రముపయంతి తా అభి మురుగాయమభయంతస్య తా అను గావో మర్త్యస్య విచరంతి యజ్వనః రాత్రేవ్యక్షదాయతే పురుత్రా దేవ్యక్షభిః విశ్వాధిశ్రియోధిత ఉపతే గా ఇవాకరం వృణేష్వదుహితర్దివః రాత్రీ స్తోమన్న జిగ్యుషీ దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానామంద్రేషమార్జంతుహానా ధేనుర్వాగస్మానుపసుష్టుతేతో యద్వాగ్వదంత్యపి చేతనాని రాష్ట్రీ దేవానాం నిషసాదమంద్రా సదస్ర ఓర్జం దుదుహేపయాగుంసి క్వస్విదస్యాః పరమంజగామ గౌరీమిమాయసలిలాని తక్షతి ఏకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ తస్యాగుం సముద్రా అధివిక్షరంతి తేన జీవంతి ప్రతిశశ్చతస్రః తదహక్షరత్యక్షరం తద్విశ్వముపజీవతి ఇంద్రాసూరా జనజన్ విశ్వకర్మా మరత్వాగం అస్తు గణవాన్ సజాతవాన్ అస్య స్నుషా శ్వశురస్య ప్రశిష్టిం సపత్నావాచం మనసా ఉపాసతాం ఇంద్రసూరో అతరద్రజాగంసి స్నుషా సపత్నా శ్వశురోయమస్తు అజగం శత్రోన్ జగతు జర్హృషాణః అయం వాజం జగతు వాజసాతౌ అగ్నిః క్షత్రభృదని భృష్టమోజః సహస్రియో దీప్యతామప్రయుచ్ఛన్ విభ్రాజమానసమిధాన ఉగ్రః ఆంతరిక్షమరుహదగంద్యాం వృషాస్యగం శర్వృషభాయ గృహ్యసే వృషాయముగ్రో నృచక్షసే దివ్యః కర్మణ్యో హితో బృహన్నామ వృషభస్య జాకకుత్ విషోవాన్ విష్ణో భవతు అయ్యో మామకో వృషా అథో ఇంద్ర ఇవ దేవేభ్యః బిబ్రవీతు జనేభ్యః ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యాః పృథివ్యా అధ్యక్షం ఇమమింద్ర వృషభం కృణు యస్ సుశృంగస్సు వృషభః కళ్యాణో ద్రోణ ఆహితః కార్షేవల ప్రదాణేన వృషభేణ యజామహే వృషభేణ యజమానాః అక్రూరేణేవ సర్పిషా వృధశ్చ సర్వా ఇంద్రేణ వృతనాశ్చ జయామసి యస్యాయ వృషభో హవిః ఇంద్రాయ పరిణీయతే జయాతి శత్రుమాయంతం అథోహంతి వృతన్యతః నృణామః ప్రణీరసత్ అగ్ర ఉద్భిందతామసత్ ఇంద్రసుష్మంతను వామే రజస్వ నీచా విశ్వా అభితిష్టాభిమాతేః నిశృణీహ్యా బాధయ్యో నో అస్తి వరుణో లోకం కృణుహి జీరదానో ప్రేహ్యభిప్రేహి ప్రభరా సహస్వ మా వివేనో విశృణుష్వాజనేషో ఉదీడితో వృషభతిష్ఠ సుష్మైః ఇంద్రశత్రోన్ పురో అస్మాకయుధ్యా అగ్నే జేతా త్వంజయ శత్రోన్ సహస ఓజస విశత్రోన్ విమృధోనుద ఏతంతే స్తోమంతు విజాత విప్రః రథన్నహీరస్వపా అతక్షం యదీదగ్నే ప్రతి త్వందే బహర్యాః సువర్వధీరపయేనాజగేమ యోఘృతేనాభిమానితః ఇంద్రజేత్రాయ జజ్ఞిషే సదః సంకాసు పారజ వృతనాసాహ్యేషు చ ఇంద్రో జిగాజ పృథివీం అంతరిక్షగం సువర్మహత్ వృత్రః పురుచేతనః ఇంద్రో జిగాయ సహసా సహాగుంసి ఇంద్రో జిగాయ పృతనాని విశ్వా ఇంద్రో జాతో విపురోరుజ సన పరస్పరివృణోత అయం కృత్నురగృభీత విశ్వజిదుద్భిజిత్ సోమ ఋషర్విప్రకావ్యేన వాజురగ్రేగాయజ్ఞప్రీ సాకం గన్మనసాయ శివో నియుద్భిః శివాభిః వాయో శుక్రో అయామితే మధ్యో అగ్రం నివిష్టిషో ఆయాహి సోమపీతయే స్వారుహో దేవ నియుత్పదా ఇమమింద్రవర్ధయ క్షత్రియాణాం అయం విశాం విశ్వతిరస్తు రాజా అస్మాదింద్రమహివర్చాగుంసిధేహి అవర్చసం కృణుహి శత్రుమస్య ఇమమాభజగ్రామే అశ్వేషు ఘోషో నిరవం భజయో మిత్రో అస్య వర్ష్మన్ క్షత్రస్య కగుభిశ్రయస్వ తతో న ఉగ్రో విభజా వసూని అస్మేభ్యా వా పృథివీ భూరి వామం సందుహాథాం ఘర్మయుభే వధేనః అయగుం రాజా ప్రియ ఇంద్రస్య భూయాత్ ప్రియోగ వామోషధీనాముతాపాం యుణజ్మిత ఉత్తరావంతమింద్రం యే నజయాసి న పరాజయాసై సత్వాకరేక వృషభగ్స్వానాం అథో రాజన్నుత్తమం మానవానాం ఉత్తరస్త్వమధరేతే సపత్నాః ఏక వృషా ఇంద్రసఖా జిగీవాన్ విశ్వా ఆశాః పృతనాః సంజయం జగన్ అభితిష్ఠశత్రో జతః సహస్వ తుభ్యం భరంతి క్షితజోజవిష్ఠ బలిమగ్నే అంతిత ఓత దూరాత్ ఆభంతిష్ఠస్య సుమతించికిద్ధి బృహత్తే అగ్నే మహి శర్మ భద్రం యో దేహ్యో అనమయద్వధస్నైః యో అర్యపత్రీ వృషసశ్చకార స నిరుధ్యా నహుషో యహ్వో అగ్నిః విశశ్చక్రే బలిహృతః సహోభిః ప్రసద్యో అగ్నే అప్యేష్యన్యాన్ ఆవిర్యస్మై చారుతరో బభూథ క్రీడేన్యోపపుష్యో విభావ ప్రియో విశాపతి ధర్మానుషీణాం బ్రహ్మ జ్యేష్ఠా వీర్యా సంభృతాని బ్రహ్మాగ్రే జ్యేష్ఠం దివ మాతతాన ఋతస్య బ్రహ్మ ప్రథమోత జజ్ఞే తేనార్హతి బ్రహ్మణా స్పర్ధితుంగః బ్రహ్మశ్రుచో ఘృతవతీ బ్రహ్మణా స్వరవోమితాః బ్రహ్మయజ్ఞస్య తంతవః ఋత్విజోయేహ విష్కృతః శృంగాణీ వేచ్ఛృంగిణాగుం సందదృశ్రివే చషాలవంతస్వరవః పృథివ్యాం తే దేవాసస్వరవస్తస్థివాగుంసః నమః సఖిభ్యః సన్నాన్మాపగాత అభిభోరగ్నిరతరద్రజాగుంసి స్పృథో విహత్య పృతనా అభిశ్రీః యుషాణోమ ఆహుతిం మామహిష్ట హత్వా సపత్నాన్ పరివస్కరన్నః ఈశానం త్వా భువనానామభిశ్రియం స్తౌమ్యగ్న ఉరుకృతగుం సువీరం హవిర్జుషాణః సపత్నాగుం అభిభోరసి జహిషత్రోగుం రపమృధోనుదస్వ సప్రత్నవన్న బీజసా అగ్నే ద్యుమ్నేన సంయతా బృహత్తతం స భానునా నవన్న స్తోమమగ్నయే దివశ్యేనాగజీజనం వసోః కువిద్వనాతినః స్వారుహాయస్య శ్రియో దృశే రయిర్వీరవతో యథా అగ్రే యజ్ఞస్య చేతతః అదాభ్యః పుర ఏతా అగ్నిర్విషాం మానుషీణాం తోర్మే రథః సదా నవః నవగుం సోమాయ వాజినే ఆజ్యం పయసోజని జుష్టగుం శుచితమం వసో నవగుం సోమజుషస్వనః పీయోషస్యేహ తృప్నుహి యస్తే భాగరతా వయం నవస్య సోమతే వయం ఆసుమతిం వృణీమహే సనోరాస్వసహస్రిణః నవగం హవిర్జుషస్వనః ఋతుభిః సోమభూతమం తదంగ ప్రతిహర్యనః రాజన్ సోమస్వస్తయే నవగ్స్తోమన్నవగం హవిః ఇంద్రాగ్నిభ్యాన్నివేదయ తజ్జుషే పాగం సచేతసా శుచిన్నస్తోమన్నవజాతమద్య ఇంద్రాగ్నేరుత్రహణాయుషేధా ఉభాహి వాగం సుహ వాజో హవీమి తా వాజగం సద్య ఉషతే ధేష్టా అగ్నిరింద్రో నవస్యన అస్య హవ్యస్య తృప్యతాం ఇహ దేవో సహస్రిణో యజ్ఞం న ఆహి గచ్చతాం వసుమంతకం సువర్విదం అస్య హవ్యస్య తృప్యతాం అగ్నిరింద్రో నవస్యన విశ్వాన్ దేవాగిస్తర్పయత హవిషోస్య నవస్యన సువర్విదో హి జగ్నిరే ఏదం బర్హిః సుష్టరీ మానవేన అయం యజ్ఞో యజమానస్య భాగః అయం బభూ బభువనస్య గర్భః విశ్వే దేవా ఇదమద్యాగమిష్ఠాః ఇమేను ద్యావా పృథివీ సమీచీ తన్వానే యజ్ఞం పురుపేష సంధియా ఆస్మై ప్రణీతాం భువనాని విశ్వా ప్రజాం పుష్టిమమృతం నవేన ఇమే ధేనో అమృతం యే జుహాతే వయస్వత్యుత్తరా మే తు పుష్టిః ఇమం యజ్ఞం జుషమాణే నవేన సమీచీద్యావా పృథివీ ఘృతాచీ యవిష్ఠో హవ్యవాహనః చిత్రభానుర్ఘృతాసుతిః నవజాతో విరోచసే అగ్నే తత్తే మహిత్వనం త్వమగ్నే దేవతాభ్యః భాగే దేవనమీయసే సజేనా విద్వాన్ వ్యక్ష్యసి నవద్యస్తో మంజుషస్వనః అగ్నిః ప్రథమః ప్రాశ్నాతో సహి వేద యథా హవిః శివా అస్మభ్యమోషధీః ప్రణోతు విశ్వచర్షణిః భద్రాన్న శ్రేయస్ సమనేష్టదేవాః తయా వశేన సమశీమహిత్వా సరామజో భోః పితో ఆవిశస్వ శంతోకాయ తనువేస్యో నః ఏతముత్యం మధునా సంయుతం యవం సరస్వత్యా అధిమనావచర్పృషో ఇంద్ర ఆసీత్ క్షీరపతి శతక్రతుః ఈనాశా ఆసన్ మరుతః సుదానవః ఓం ఇతి ద్వితీయాష్టక చతుర్థ ప్రశ్నః సమాప్తః.